లోకం అనుకున్నా గనకే వెళ్ళిపోలేకే తిరిగానే వెనకే నువ్వు నా ప్రాణం అని నమ్మా గనకే నువ్వు తోసేస్తున్న గుండెల్లోనే మోస్తూ ఉన్నానే నిన్నే గెలిపించి ఓడానేనే మరి మరి గుర్తొచ్చి పాడానేనే నువ్వే చేస్తావే ఇది నా రాతే ముందే తెలుసుంటే నిన్నే నేనే ప్రేమిస్తానా చెప్పవే బాణమ్మనే ఎన్నెన్నో చేసే పని అమ్మకు నాన్న కప్పుడు చూపిననే లవ్వే చేసావా చెప్పవే బాణమ్మనే ఎన్నెన్నో చేసే పని అమ్మను నాన్నను ఇప్పుడు చూపిననే దూరం చేస్తావా గుండెల్లోనే మోస్తూ ఉన్నానే నిన్నే గెలిపించి